కృష్ణ యజుర్వేదే క్రమ పాఠే సప్తమ కాండే తృతీయ పృష్ట ప్రారంభ. ఓం ప్రజమం వై ప్రజమమితి ప్రాజం ఏతేన ఏతేన యంది యంద్యత్ యద్దశమం దశమహః అహః పాపావహీయం పాపావహీయం వై పాపావహీయమితి పాపావహీయం ఏతేన ఏతేన భవంతి భవంతి యద్ యద్దశమం దశమహః అహర్యః యో వై వై ప్రజవం ప్రజవం యథా ప్రజమమితి ప్రాజవం యథాముపసేన ఉపసేన ప్రతిపద్యతే ప్రతిపద్యతే యః ప్రతిపద్యతే ప్రతిపద్యతే యస్థాణం స్థానం హంతి హంతి యః యోభ్రేషం భ్రేషం నేతి నేతి స నేతీతి నీయేతి స హీయతే హీయతే సహ స యః యో వై వై దశమే దశమే హన్ అహన్నవివాక్యే అవివాక్య ఉపహన్యతే అవివాక్యైత్యవివాక్యే ఉపహన్యతే సహ ఉపహన్యతైత్యుపహన్యతే సహీయతే హీయతే తస్మై తస్మై యః ఉపహతాయ ఉపహతాయ వ్యాహ ఉపహతాయేత్యుపహతాయ వ్యాహతం వ్యాహేతి వ్యాహ తమేవ ఏవాన్వారభ్య అన్వారభ్యతం అన్వారభ్యేత్యను ఆరభ్య సమశ్నుతే అశ్నుతే స అతయ యో వ్యాహ వ్యాహస వ్యాహేతి వీరాహ సహీయతే హీయతే తస్మాత్ తస్మాద్దశమే దశమే హన్ అహన్నవివాక్యే అవివాక్య ఉపహతాయ అవివాక్యైత్యవివాక్యే ఉపహతాయ న ఉపహతాయేత్యుపహతాయ నవ్యుచ్యం వ్యుచ్యమసో వ్యుచ్యమిదివీవుచ్యం అసో ఖలు అసో ఇత్యసో ఖల్వాహు ఆహుర్యజ్ఞస్య యజ్ఞస్య వై వై సమృద్ధేన సమృద్ధేన దేవాః సమృద్ధేనేతి సమృద్ధేన దేవాః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాయం లోకమాయన్ ఆయన యజ్ఞస్య యజ్ఞస్య ద్వ్యర్థేన ద్వ్యర్థేనాసురాన్ ద్వ్యర్థేనేతి వీర్థేన అసురాన్ పరా పరాభావయన్ అభావయన్నితి ఇది యత్ యత్ ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య సమృద్ధం సమృద్ధం తత్ సమృద్ధమితి సమృద్ధం తద్యజమానస్ యజమానస్యేత్ యద్వ్యర్థం వ్యర్థం తద్ వ్యర్థమితి వీర్థం తద్భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య సహ స యః యో వై వై దశమే దశమే హన్ అహన్నవివాక్యే అవివాక్య ఉపహన్యతే అవివాక్యైత్యవివాక్యే ఉపహన్యతే సహ ఉపహన్యతైత్యుపహన్యతే స ఏవ ఏవాతి అతిరేషయతి రేషయతి ఏ బాహ్యాహ బాహ్యాదృశీతవ దృశీతవ స్యు స్యుస్తే ఏవి విబ్రూయు బ్రూయుర్యది యది తన విందేయు విందేయురం తస్సదసాత్ అంతఃసదసాద్వ్యుచ్యం అంతఃసదసాదిత్యంతః సదసాద్ వ్యుచ్యం యది వ్యుచ్యమితి వీవుచ్యం యది తర్తన న విందేయు విందేయుర్గృహపతినా గృహపతినా వ్యుచ్యం గృహపతినేతి గృహపతినా వ్యుచ్యం తత్ వ్యుచ్యమితి వీవుచ్యం తద్వ్యుచ్యం వ్యుచ్యమేవ వ్యుచ్యమితి వీవుచ్యం ఏవాథ అథ వై వా ఏతత్ ఏతత్సర్పరాజ్ఞ్యా సర్పరాజ్ఞ్యాగ్భే సర్పరాజ్ఞి సర్పరాజ్ఞ్యా దగ్భ్యస్తు వందే దగ్భ్యర్గభే స్వందీయం ఇయమ్ వై వై సర్పత సర్పతో రాజ్ఞీ రాజ్ఞీయద్వై వా అశ్యాం అశ్యాంగిం కించ చార్చంది అర్చంది యదాదృశు ఆదృశస్తేన తేనేయం ఇయమం సర్పరాజ్ఞి సర్పరాజ్ఞీ రే సర్పరాజ్ఞీతి సర్పరాజ్ఞి ఏం కించ వాచా వాచా నృచు ఆనృచుర్యత్ యదతోభి అతోభ్యర్చితార అర్చితారస్తత్భయమ్ ఉభయమాప్వా ఆప్వా అవరుధ్య అవరుధ్యోత్ అవరుధ్యేత్యవారుధ్య ఉత్తిష్టామ తిష్టామేతి ఇది తాభే తాభిర్మనసా మనసా స్తువతే స్తువతేన న వై వా ఇమా ఇమామశ్వరథ అశ్వరథో న అశ్వరథ్యశ్వరథ నాశ్వతరీరథ అశ్వతరీరథ సద్య అశ్వతరీరథ్యశ్వతరీరథ సద్య పర్యాప్తుం పర్యాప్తుమర్హతి పర్యాప్తుమితి పర్యాప్తుం అర్హతి మన మనో వై వా ఇమా ఇమాగం సద్య సద్య పర్యాప్తుం పర్యాప్తుమర్హతి పర్యాప్తుమితి పర్యాప్తుం అర్హతి మన మనః పరిభవితుం పరిభవితుమథ పరిభవితుమితి పరిభవితుం అథ బ్రహ్మ బ్రహ్మ వదంతి వదంతి పరిమితాః పరిమితావి పరిమితా ఇది పరిమితాః వారుచః రుచః పరిమితాని పరిమితాని సామాని పరిమితానేతి పరిమితాని సామాని పరిమితాని పరిమితాని యజోగుంషి పరిమితానీతి పరిమితాని యజోగుష్యథ అథైతస్య ఏతస్యైవ ఏవాంత అంతోన నాస్తి అస్తియత్ యద్బ్రహ్మ బ్రహ్మతత్ తత్ప్రతిగణతే ప్రతిగణత ఆ ప్రతిగణత ఇది ప్రతిగణతే ఆచక్షీత చక్షీదస స ప్రతిగర ప్రతిగర ఇది ప్రతిగర బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కిం కిం ద్వాదశాహస్ ప్రథమేన ద్వాదశాహస్యేది ద్వాదశాహస్య ప్రథమేనాహ్నాన అహ్నత్విజా ప్రత్యజాన్ యజమాన యజమానో వృంతే వృంత ఇది వేద ఏజ ఇంద్రియమ్ ఇంద్రియమితి కిం కిం ద్వితీయేన ద్వితీయేనేది ప్రాణాన్ ప్రాణానన్నాద్యం ప్రాణానది ప్రాణాన్ అన్నాద్యమితి అన్నాద్యమిన్నాద్యం ఇది కిం కిం తృతీయేన తృతీయేనేది ఇది త్రీన్ త్రీనిమాన్ ఇమాల్లోకాన్ లోకానిది ఇది కిం కిం చతుర్థేన చతుర్థేనేతి ఇది చతుష్పద చతుష్పద పశూన్ చతుష్పద ఇది చతుర్హోపద పశువునితి ఇది కిం కిం పంచమేన పంచమేనేతి ఇది పంచాక్షరాం పంచాక్షరాం పంక్తిం పంచాక్షరామిది పంచాక్షరాం పంక్తిమిది ఇది కిం ఇదం షష్ఠేన షష్ఠేనేతి ఇది షట్ షడ్ృతూన్ ఋతూనిపి ఇది కిం ఇగం సప్తమేన సప్తమేనేతి ఇది సప్తపదాం సప్తపదాకం శక్వరీం సప్తపదామిది సప్తాపదాం శక్వరీమిది ఇది కిం కిమష్టమేన అష్టమేనేతి ఇత్యష్టాక్షరాం అష్టాక్షరాం గాయత్రీం అష్టాక్షరామిద్యష్టాక్షరాం గాయత్రీమిది ఇది కిం ఇన్నవమేన నవమేనేతి ఇది త్రివృతం త్రివృతజ్ఞస్తోమం త్రివృతమిది త్రివృతం స్తోమమిది ఇది కిం కిందశమేన దశమేనేతి ఇది దశాక్షరాం దశాక్షరాం విరాజం దశాక్షరామిది దశాక్షరాం విరాజమిది విరాజమిది వీరాజం ఇది కిం కిమేకాదశేన ఏకాదశేనేది ఇత్యేకాదశాక్షరాం ఏకాదశాక్షరాం ద్రష్టుభం ఏకాదశాక్షరామిత్యేకాదశాక్షరాం ద్రష్టుభమిది ఇది కిం కిం ద్వాదశేన ద్వాదశేనేది ఇది ద్వాదశాక్షరాం ద్వాదశాక్షరాం జగతీం ద్వాదశాక్షరామిది ద్వాదశాక్షరాం జగతీమిది ఇత్యేతావత్ ఏతావద్వై వా అస్తి అస్తి యావత్ యావదేవత్ ఏతవ్యావత్ యావదేవ ఏవాస్తి ఆస్తిదత్ తదేషాం ఏషాం వృందే వృందరి వృందే ఏష వై వా ఆత్మ ఆత్మో ద్వాదశాహ ద్వాదశాహోయత్ ద్వాదశాహ ఇది ద్వాదశాహ త్రయోదశరాత్ర త్రయోదశరాత్ర సమానం త్రయోదశరాత్ర ఇది త్రయోదశరాత్ర సమానగం హి హ్యేతత్ ఏతర అహయ్యాయణీయ ప్రాయణీయశ్చ ప్రాయణీయ ఇది ప్రాయణీయ చోదయనీయ ఉదయనీయశ్చ ఉదయనీయ ఇత్యుదయనీయ చతిరాత్ర త్రియతిరాత్రోభవతి త్రియతిరాత్ర ఇది త్రీ అతిరాత్ర భవతి త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏషాం లోకానాం లోకానామాప్యై ఆప్యై ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై ప్రథమ ప్రథమోతిరాత్ర అతిరాత్రో జ్ఞాన అతిరాత్ర ఇత్యతిరాత్ర జ్ఞానో ద్వితీయ జ్ఞాన ఇది వీరన ద్వితీయోపాన అపానస్తృతీయ అపాన ఇత్యపాన తృతీయ ప్రాణాపానో దానేషు ప్రాణాపానో దానేష్వేవ ప్రాణాపానో దానేష్ి ప్రాణాపాన ఉదానేషు ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టంది తిష్టంది సర్వం సర్వమాయు ఆయుర్యంతి ఇంతియే ఏం ఏం విద్వాగుంస విద్వాగుంసత్రయోదశరాత్రం త్రయోదశరాత్రమాసతే త్రయోదశరాత్రమిది త్రయోదశరాత్రం ఆసతేతత్ తదాహు ఆహుర్వాగ్ వాగ్వై వాషా ఏషా విదత విదతాయత్ విదతేతత యద్వాదశాహ ద్వాదశాహస్తాం ద్వాదశాహ ఇది ద్వాదశాహ తాం వి విచ్ఛిన్యు ఛిందిర్యత్ యన్మధ్యే మధ్యేతి రాత్రం అతిరాత్రం కుర్యో అతిరాత్రమిది రాత్రం కుర్యురు పదాసుగా ఉపదాసుగా గృహపతే ఉపదాసుగేత్యుపదాసుగా గృహపతేర్వాగ్ గృహపతేరితి గృహపతే వాక్ స్యాత్ స్యాదుపరిష్టాద్ ఉపరిష్టాచ్ఛందోమానాం ఛందోమానాం మహావ్రతం ఛందోమానామితి ఛందహామానాం మహావ్రతం కుర్వంతి మహావ్రతమితి మహావ్రతం కుర్వంతి సంతతాం సంతతామేవ సంతతామితి సంతతాం ఏవవాచం వాచమవ అవరుంధతే రుంధతే అనుపదాసుగా అనుపదాసుగా గృహపదే అనుపదాసుకే ద్విమపాదాసుక గృహపతేర్వాగ్ గృహపతేరది గృహపతే వాగ్భవతి భవతి పశవ పశవో వై వై ఛందోమా ఛందోమా అన్నం ఛందోమా ఇది ఛందహామా అన్నం మహావ్రతం మహావ్రతం యత్ మహావ్రతమిది మహావ్రతం యదుపరిష్టాద్ ఉపరిష్టాచ్ఛందోమానా ఛందోమానా మహావ్రతం ఛందోమానామిది ఛందహామానా మహావ్రతం కుర్వంతి మహావ్రతమిది మహావ్రతం కుర్వంతి పశుషు పశుషు చైవ ఏవాన్నాద్యే అన్నాద్యే చ అన్నాద్యేత్యన్నాద్యే చ ప్రతి ప్రతిష్టంది తిష్టందేది తిష్టంది ఆదిత్యా కామయంత కామయంతోభయో ఉభయోర్లోకయో లోకయోరుధ్వజామ రుద్ధయామేతి ఇది తే తదేతం ఏదం చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమపశ్యన్ చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరం తేన తేనాయజంత అయజంత తో వై వై తే త ఉభయో ఉభయోర్లోకయో లోకయోరార్ధవన్ ఆర్ధవన్నస్మిన్ అస్మిగ్గిష్ట చాముష్మిన్ అముష్మిగ్గిష్ట ఏం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమాసతే చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ఆసత ఉభయో ఉభయోరేవ ఏ లోకయో లోకయోరుద్ధవంతి రుద్ధవంత్యస్మిన్ అస్మిగ్గిష్ట చాముష్మిన్ అముష్మిగ్గిష్ట చతుర్దశరాత్ర చతుర్దశరాత్రో భవతి చతుర్దశరాత్ర ఇది చతుర్దశరాత్ర భవతి సప్త సప్తగ్రామ్యా గ్రామ్యా ఓషధయ ఓషధయ సప్త సప్తారణ్యా ఆరణ్యా ఉభయీషా ఉభయీషామవరుధ్యై అవరుధ్యైత్ అవరుధ్యా ఇత్యవరుధ్యై యత్పరాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాని భవంతి అభవంత్యమం అముమేవ ఏవతై తయోకం లోకమభి అభిజయంతి జయంతేత్ యత్ప్రతీచీనాని ప్రతీచీనాని పృష్టాని పృష్టాని భవంతి భవంతీమం ఇమమేవ ఏవతై తయోకం లోకమభి అభిజయంతి జయంతి త్రయస్త్రిపుంశౌ త్రయస్త్రిపుంశౌ మధ్యద త్రయస్త్రిపుంశావిత్రయ త్రిపుంశౌ మధ్యద స్తోమో స్తోమో భవత సామ్రాజ్యం సామ్రాజ్యమేవ సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఏ గచ్చంది గచ్చంది అధిరాజౌ అధిరాజౌ భవత అధిరాజావిత్యధిరాజౌ భవతోధిరాజా అధిరాజా ఏవ అధిరాజావిత్యధిరాజా ఏ సమానానాం సమానానాం భవంతి భవంతి రాత్రౌ అధిరాత్రావిద అధిరాత్రావిత్యధిరాత్రౌ అభితో భవత భవత పరిగృహేద్యై పరిగృహేద్యాది పరిగృహేద్యై ప్రజాపతి సువర్గం ప్రజాపతి ప్రజాపతి సువర్గం లోకం సువర్గమితి సువాగం లోకమయీత్ ఐత్తం తమ్ దేవా దేవా అను అన్వాయన్ ఆయంతాన్ తానాదిత్యా ఆదిత్యాశ్చ చ పశవ పశవశ్చ చాను అన్వాయన్ ఆయందే తే దేవా దేవా అబ్రువన్ అబ్రువనయాన్ యాన్ పశూన్ పశూనుపాజీ విష్మ ఉపాజీ విష్మలే ఉపాజీ విష్మేద్యుల అజీ విష్మ త ఇమే ఇమేన్వాగ్మన్ అన్వాగ్మన్నిది అన్వాగ్మన్నిత్యనో ఆగ్మన్ ఇది తేభ్య తేభ్య ఏదం ఏదం చతుర్దశరాత్రం చతుర్దశరాత్రం ప్రతి చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ప్రత్యౌహన్ ఔహంతే తాదిత్యా ఆదిత్యా పృష్టై పృష్టై సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమా ఆరోహన్ అరోహన్ త్రిహాభ్యాం త్రిహాభ్యామస్మిన్ త్రిహాభ్యామిత్రి అహాభ్యాం అస్మిన్ లోకే లోకే పశూన్ పశూన్ ప్రతి ప్రత్యౌహన్ ఔహన్ పృష్టై పృష్టైరాదిత్యా ఆదిత్యా అముస్మిన్ అముస్మిన్ లోకే లోకార్ధ్వమన్ ఆర్ధ్వమన్ త్రిహాభ్యాం త్రిహాభ్యామస్మిన్ త్రిహాభ్యామిత్రి అహాభ్యాం అస్మిన్ లోకే లోకే పశవ పశవోయే ఏం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమాసతే చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ఆసత ఉభయోః ఉభయోరేవ ఏవ లోకయోః లోకయోరుద్ధవంతి ఉద్ధవంత్యస్మిన్ అస్మిగ్గిష్ట చాముష్మిన్ అముష్మిగ్గిష్ట చతుష్టైః పృష్టైరేవ ఏవాముష్మిన్ అముష్మిన్ లోకే లోకరుద్ధవంతి ఉద్ధవంతి త్రిహాభ్యాం త్రిహాభ్యామస్మిన్ త్రిహాభ్యామిది త్రి అహాభ్యాం అస్మిన్ లోకే లోకే జ్యోతి జ్యోతిర్గౌ గౌరాజు ఆయురి ఇది త్ర్యహ త్ర్యహో భవతి త్ర్యహరి త్రి అహ భవతీయం ఇయం వావ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షంగౌ నౌరసౌ అథా వాయు ఆయురిమాన్ ఇమానేవ ఏ లోకాన్ లోకానభ్యారోహంది అభ్యారోహంతి యద్ అభ్యారోహంతిభిరారోహంతి యదన్యత అన్యత పృష్టాని పృష్టాని స్యుర్వీవధం వివిధసగ్ సద్వీవధమివీవిధం సన్మధ్యే మధ్యే పృష్టాని పృష్టాని సవిధసత్వాయ సవిధసత్వాయౌజ సవిధసత్వాయేతి సవిధసత్వాయ ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాన్యోజ ఓజలేవ ఏ వీర్యం వీర్యం మధ్యద మధ్యతో దశతే దశతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతి బృహద్రసంతరాభ్యామితి బృహద్ రసంతరాభ్యాం యంతీయం ఇయమ్ వావ వావరసంతరం రసంతరమసౌ రసంతరమితి రసంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామే ఏంతి యంతిసో అసో అనయో అసో ఇసో అనయోరేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంతేతే ఏతే వై ఏతేతే వై యజ్ఞాంజసాయనీ అంజసాయనీ శృతి అంజసాయనీత్యంజసాయనీ శృతీతాభ్యాం శృతీశ్రుతి తాభ్యామే ఏ సువర్గం సువర్గమోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి సంది పరాంచ పరాంచో వై వా ఏతే సువర్గం సువర్గమోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి ఏ అభ్యారోహంతి ఆరోహంతి ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్యుపజంతి ఉపజంతి ప్రత్యం ఉపజంతేపాయంతి ప్రత్యం త్ర్యహ త్ర్యహోవతి త్ర్యహితి త్రి అహ భవతి ప్రత్యవరుఢ్యై ప్రత్యవరుఢ్యా అథో ప్రత్యవరుఢ్యా ప్రతి అవరుఢ్యై అథో ప్రతిష్ఠితి అథో ఇథో ప్రతిష్ఠిత్యా ఉభయో ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠితి ఉభయోర్లోకయో లోకయోరుద్ధ్వా ఉత్తిష్టంది తిష్టంది చతుర్దశ చతుర్దశైకా చతుర్దశేతి చతుర్దశ ఏతాస్తాసాం తాసాన్యా యాదశ దశ దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాటన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిన్నాద్యం అవరుంధతే రుంధతేజా యాశ్రతస్ర చతస్రశ్రతస్ర చతస్రో దిశ దిశో దిక్షు దిక్షువేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంతి రాత్రౌ రాత్రాభిర ప్రతిరాత్రి రాత్రౌ అభిరోభవద పరిగృహీ పరిగృహీజా పరిగృహీ ఇంద్రో వై వై సదృంగ్ సదృంగ్ దేవతా సదృంగితి సాదృంగ్ దేవతాభిరాసీత్ ఆసీత్ సహ సన వ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమిది ఆవృతం అగచ్చత్స స ప్రజాపతి ప్రజాపతిమువ ప్రజాపతిమిది ప్రజాపతి ఉపాధావత్ అధావత్తస్మై తస్మాదం ఏదం పంచదశరాత్రం పంచదశరాత్రం ప్ర పంచదశరాత్రమితి పంచదశరాత్రం ప్రాయచ్చత్ అయచ్చత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజర అయజరత తతో వై వై సహ సోన్యాభి అన్యాభిర్దేవతాభి దేవతాభిర్వ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమితి ఆవృతం అగచ్చద్యే యయేవం ఏవం విద్వాగుంస విద్వాగుంస పంచదశరాత్రం పంచదశరాత్రమాసతే పంచదశరాత్రమితి పంచదశరాత్రం ఆసతే వ్యావృతం వ్యావృతమే వ్యావృతమితి ఆవృతం ఏ పాత్మన పాత్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చంది గచ్చంది జ్యోతి జ్యోతిర్గౌ గౌరాయ ఆయురితి ఇది త్ర్యహ త్ర్యహో భవతి త్ర్య ఇది త్రే అహ భవతీయం ఇయమ్ వావ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయురేషు ఏష్వేవ ఏవోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టంది తిష్టంది అసత్రం అసత్రం వై వాతత్ ఏతద్విత్ ఎదఛందోమం అఛందోమం యత్ అఛందోమమిత్యఛందహామం యఛందోమా ఛందోమాంది ఛందోమా ఛందహామాన తేన సత్రం సత్రం దేవత పృష్టై పృష్టైరవ అవరుంధతే రుంధతే పశూన్ పశూన్ ఛందోమై ఛందోమైరోజ ఛందోమైరితి ఛందహామై ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాని పశవ పశవశ్చందోమా ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందహామా ఓజస్యవ వీర్యే వీర్యే పశుషు పశుషప్రతి ప్రతిష్టంది తిష్టంది పంచదశరాత్ర పంచదశరాత్రో భవతి పంచదశరాత్రైతి పంచదశ రాత్ర భవతి పంచదశ పంచదశో వజ్ర పంచదశ ఇది పంచదశ వజ్రో వజ్రం వజ్రమేవ ఏ భ్రాతృవ్యేభ్య భ్రాతృవ్యేభ్య ప్రహరంది హరంతిది రాత్రౌ అతిరాత్రమభిద అతిరాత్రుతి రాత్రౌ అభితో భవత ఇంద్రియస్య ఇంద్రియస్య పరిగృహేద్యి పరిగృహేద్యాది పరిగృహేద్యి ఇంద్రో వై వై శిథిల శిథిల ఇవ ఇవా ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత ఆసీత్ అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠిత ఆసీత్ సహ సోసురేభ్య అసురేభ్యో విభేద్ అవిభేద్ సహ స ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతి ఉపాధావత్ అధావద్స్మై తస్మాతం ఏతం పంచదశరాత్రం పంచదశరాత్రం వజ్రం పంచదశరాత్రమిది పంచదశరాత్రం వజ్రం ప్రాయచ్చత్ అయచ్చత్న ఏనాసురాన్ అసురాన్ పరాభావ్య పరాభావ్య విజిత్య పరాభావ్యేతి పరాభావ్య విజిద్య శ్రియం విజిద్యేతి వైజిద్య శ్రియమగచ్చత్ అగచ్చదగ్నిష్ఠుదా అగ్నిష్ఠుదా పాప్మానం అగ్నిష్ఠుతేగ్నిష్ఠుదా పాప్మానం నిరదహత అదహత పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజ పంచదశరాత్రేణేతి పంచదశరాత్రేణ ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్నసత సందయే ఏం విద్వాగుంస విద్వాగుంస పంచదశరాత్రం పంచదశరాత్రమాసతే పంచదశరాత్రమిది పంచదశరాత్రం ఆసతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ఏవ పరాభావ్య పరాభావ్య విజిత్య పరాభావ్యేతి పరాభావ్య విజిద్య శ్రియం విజిద్యేతి విజిత్య శ్రియం గచ్చంది గచ్చంది అగ్నిష్ఠుదా అగ్నిష్ఠుదా పాప్మానం అగ్నిష్ఠుతేగ్నిస్తుదా పాప్మానం నిర్దహంతే దహంతే పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజ పంచదశరాత్రేణేతి పంచదశరాత్రేణ ఓజోబలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్ దసతే దసత ఏతా పశవ్యా పశవ్యా పంచదశ పంచదశ వై పంచదశేతి పంచదశ వా అర్ధమాసస్య రాత్రయ అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయోర్ధమాసశ అర్ధమాసశ సంవత్సర అర్ధమాసశైత్యర్ధమాసశ సంవత్సర ఆర్జతే సంవత్సర ఇది సంవత్సర ఆర్జతే సంవత్సరం సంవత్సరం పశవ సంవత్సరమిది సంవత్సరం పశవోను అను ప్రజాయంతే జాయంతే తస్మాత్ తస్మాత్ పశవ్యా పశవ్యా ఏతా సువర్గ్యా సువర్గ్యా పంచదశ సువర్గ్యా ఇది సువహాగ్యా పంచదశ వై పంచదశేది పంచదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయ అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయోర్ధమాసశ అర్ధమాసశ సంవత్సర అర్ధమాసశైత్యర్ధమాసశ సంవత్సర ఆర్పితే సంవత్సర ఇది సంవత్సర ఆర్పితే సంవత్సర సంవత్సరస్సు వర్గ సంవత్సర ఇది సంవత్సర సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకస్తస్మాత్ తస్మాత్ సువర్గ్యా సువర్గ్యా జ్యోతి సువర్గ్యా ఇది సువహాగ్యా జ్యోతిర్గో గౌరాయ ఆయురితి ఇది త్ర్యహ త్ర్యహో భవతి త్ర్యహ ఇది త్ర్యహ భవతి ఇయమ్ ఇయమ్ వావ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయురిమాన్ ఇమానేవ ఏవోకాన్ లోకానభ్యారోహంతి అభ్యారోహంతి యత్ అభ్యారోహంతీభి ఆరోహంతి యదన్యత అన్యత పృష్టాని పృష్టాని స్యుర్విలివధం విలివధర్గ సద్ విలివధమిలీవిధం సన్మధ్యే మధ్యే పృష్టాని పృష్టాని భవంతి భవంతి సవివధత్వాయ సవివధత్వాయౌజ సవివధత్వాయేతి సవివధత్వాయ ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాన్యోజ ఓజలేవ ఏ వీర్యం వీర్యం మధ్యద మధ్యతోషసతే రసతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యామిది బృహదే రసంతరాభ్యాం ఎంతీయం ఇయమ్ వావ వావరసంతరం రసంతరమసౌ రసంతరమితి రసంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏయంతి యంత్యసో అసో అనయో అసోరిత్యసో అనయోరేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంతేతే ఏతే వై ఏతేచ్చేతే వై యజ్ఞసాయని అంజసాయని శ్రుతి అంజసాయని ఇత్యంజసా అయని శ్రుతీదాభ్యాం శ్రుతీరి శ్రుతి తాభ్యామేవ ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యంది ఎంది పరాహంచ పరాహంచో వై వాతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంది అభ్యారోహంది ఏ అభ్యారోహంతేభి ఆరోహంది ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్యుపజంది ఉపజంది ప్రత్యం ఉపజంతేపాయంది ప్రత్యం గ్రహ త్రిహో భవతి త్రిహితి త్రి అహ భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అసో ప్రత్యవరోఢ్యా ప్రతి అవరోఢ్యై అసో ప్రతిష్ఠిత్యై అసో ఇత్యసో ప్రతిష్ఠిత్యా ఉభయో ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోః లోకయోరుర్ధ్వా ఉర్ధ్వోర్ ఉత్తిష్ఠంతి తిష్టంతి పంచదశ పంచదశైతా పంచదశైతి పంచాదశ ఏతాస్తాసాం తాసాయ్యాః యాదశ దశదశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా హేవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతేజా యా పంచ పంచ పంచ పంచదశ దిశో దిక్షు దిక్ష్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంతి రాత్ర అతిరాత్రిద అతిరాత్రి రాత్రౌ అభిదోవత ఇంద్రియ ఇంద్రియ వీర్యస్ వీర్యస్ ప్రజాయై ప్రజాయై పశూనా ప్రజాచారి ప్రాజాయై పశూనా పరిగృహీత్యై పరిగృహీద్యా ఇది పరిగృహీత్యై ప్రజాపజకామేత ప్రజాపజలి ప్రజాపతి అకామేతాన్నాద అన్నాద సమ్ అన్నాద్యన్నాద సమితి ఇది సహ సేతం ఏతం సప్తదశరాత్రం సప్తదశరాత్రమపశ్యత్ సప్తదశరాత్రమితి సప్తదశరాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్న తేనాయత అయజత తో వై వై సహ సోన్నాద అన్నాదోవత్ అన్నాదైత్యన్నాద అభవద్యే ఏం విద్వాగుంస విద్వాగుంస సప్తదశరాత్రం సప్తదశరాత్రమాసతే సప్తదశరాత్రమితి సప్తదశరాత్రం ఆసతేన్నాదా అన్నాదా అన్నాదాన్నాదాభవంది భవంతి పంచాహ పంచాహోవతి పంచాహితి పంచాహతి పంచ పంచ వై వాదవ రదవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సర ఋతుష్రేవ ఏ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంత్యథో అథో పంచాక్షరా అథోరిథో పంచాక్షరా పంక్తి పంచాక్షరే పంచాక్షరా పంక్తి పాంక పాంకో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమే ఏవ అవరుంధతే రుంధతే సత్రం అసత్రం వై వా ఏతత్ ఏతద్ యదశందోమం అశందోమం యత్ అశందోమమితి షందహామం యందోమా షందోమా భవంతి షందోమా ఇది షందహామా భవంతి తేన తేన సత్రం సత్రం దేవతా దేవతా ఏవ పృష్ఠై పృష్ఠైరవ అవరుంధతే రుంధతే పశోన్ పశోన్ షందోమై షందోమైరోజ షందోమైరితి షందహామై ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాని పశవ పశవశ్చందోమా ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందహామా ఓజసేవ వీర్యే వీర్యే పశుషు పశుషు ప్రతి ప్రతిష్టంది తిష్టంది సప్తదశరాత్ర సప్తదశరాత్రోతి సప్తదశరాత్ర సప్తదశరాత్ర భవతి సప్తదశ సప్తదశ ప్రజాపతి సప్తదశ ఇది సప్తదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాత్యై ప్రజాపతేరది ప్రజాపతే ఆప్యా అతిరాత్రౌ అతిరాత్రిత అతిరాత్రిరాత్రౌ అభితోన్నాద్యస్ అన్నాద్యస్ పరిగృహేద్ది అన్నాద్యేద్యన్నాద్యస్ పరిగృహేద్యాది పరిగృహేద్ది సా విరాట్ విరాట్ విక్రమ్య విరాడితి వీరాట్ విక్రమ్యాతిష్ట విక్రమ్యేది విక్రమ్య అతిష్ట బ్రహ్మణ బ్రహ్మణ దేవేషు దేవేష్న్నేన అన్నేనాసురేషు అసురేషు ఏ దేవా దేవా అకామయంత అకామయంతోభయం ఉభయపుంసం సంవృంజీమహి వృంజీమహి బ్రహ్మ బ్రహ్మ చాన్నం అన్నం చేతి ఇది పరేతా ఏతా విగంసతి విగంసతికం రాత్రీ రాత్రీరపశ్యన్ అపశ్యన్ తో వై వైతే త ఉభయం ఉభయపుంసం సమవృంజత అవృంజత్బ్రహ్మ బ్రహ్మ చాన్నం అన్నం చబ్రహ్మవర్చసిన బ్రహ్మవర్చసినో అన్నాదా బ్రహ్మవర్చసిన ఇది బ్రహ్మవర్చసిన అన్నాదా అభవన్ అన్నాదా ఇత్యన్నాదా అభవనయే ఏం విద్వాగుంస విద్వాగుంస ఏత ఆసతే ఆసత ఉభయమే సంవృంజతే ముంజతే బ్రహ్మ చాన్నం అన్నం చర్బ్రహ్మవర్చసిన బ్రహ్మవర్చసినోన్నాదా బ్రహ్మవర్చసిన ఇది బ్రహ్మవర్చసిన అన్నాదాభవంతి అన్నాదా ఇత్యన్నాదాంతి ద్వే వై ద్వే వా ఏతే విరాజౌ ఏతేతే విరాజౌ తయో విరాజావితి వీరాజౌ తయోరేవ నానా ప్రతిష్టంది తిష్టంది విపుంశో వై పురుష పురుషోదశ దశహస్త్యా అంగులయ అంగులయోదశ దశపద్యా పద్యాయావానేవ పురుష పురుషస్తం తమాత్వా ఆత్వోద్ ఉత్తిష్టంది తిష్టంది జ్యోతి జ్యోతిర్గౌ గౌరాజు ఆయురితి ఇది త్రిహా త్రిహాభవంది త్రిహా ఇది త్రి అహాంతీయం ఇయమ్ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షంగౌ గౌరసౌ అసావాయు ఆయురిమాన్ ఇమానేవ లోకాన్ లోకానభ్యారోహంది అభ్యారోహంత్యభిపూర్వం అభ్యారోహంతేభి ఆరోహంది అభిపూర్వం త్రిహా అభిపూర్వమిభే పూర్వం త్రిహా భవంది త్రిహా ఇది త్రి అహాభ్యభిపూర్వం అభిపూర్వమే అభిపూర్వమిభే పూర్వం ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంది అభ్యారోహంత్యత్ అభ్యారోహంతేభి ఆరోహంది యన్యత అన్యత పృష్టాని పృష్టాని స్యు సుర్విరిరథం విరిరథజ్ఞ సద్ విరిరథమిరిరథం సాన్మధ్యే మధ్యే పృష్టాని పృష్టాని భవంతి సవిరథత్వాయ సవిరథద్వాయోజ సవిరథద్వాయేది సవిరథద్వాయ ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాన్యోజ ఓజ ఏ వీర్యం వీర్యం మధ్యత మధ్యతో దృఢతే అసలే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యామిది బృహత రసంతరాభ్యాం ఎంతీయం ఇయమ్ వావరసంతరం రసంతరమసౌ రసంతరమితి రసంతరం అసౌ బృహత్ బృహదాభ్యాం ఆభ్యామే ఏవయంతి ఎంజసో అసో అనయో అసోరిజసో అనయోరేవ ప్రతి ప్రతిష్టంది తిష్టంతేతే ఏతే వై ఏతేచ్చేతే వై యజ్ఞస్యాంజసాయని అంజసాయని శృతి అంజసాయని ఇత్యంజసాయని శృతీతాభ్యాం శృతి ఇది శృతి తాభ్యామే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకిన్యంతి ఇంది పరాంచ పరాంచో వై వా ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంది అభ్యారోహంది అభ్యారోహంతేభి ఆరోహంది ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్ని భయంది ఉభయంతి ప్రత్యం ఉభయంతేభాయంది ప్రత్యం గ్రహ గ్రహో భవతి త్ర్యహ ఇది స్త్రీ అహ భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యాసో ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అసో ప్రతిష్ఠ్యై అథో విద్యుసో ప్రతిష్ఠిత్యా ఉభయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠి ఉభయోర్లోకయో లోకయోరుధ్వా రుద్ధ్వోద్ ఉత్తిష్టంది తిష్టంది రాత్రౌ అతిరాత్రిద అతిరాత్రా విద్యుదే రాత్రౌ అభితో భవతో బ్రహ్మవర్చస బ్రహ్మవర్చస్యాన్నాద్య బ్రహ్మవర్చసేది బ్రహ్మవర్చసస్ అన్నాద్య పరిగృహేత్యై అన్నాద్యేత్యన్నాద్య పరిగృహేత్యాది పరిగృహేత్యై అసావాదిత్య ఆదిత్యోస్మిన్ అస్మిల్లోకే లోక ఆసీత్ ఆసీత్తం తమ్ దేవాష్టై పృష్టై పరిగృశ్య పరిగృశ్య సువర్గం పరిగృశ్యేది పరిగృశ్య స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమగమయన్ అగమయన్ పరై పరైరవస్థాద్ అవస్థాద్వై పర్యగృహన్ అగృహన్ వివాకీర్త్యేన వివాకీర్త్యేన సువర్గే వివాకీర్త్యేనేది వివాకీర్త్యేన స్వర్గే లోకే సువర్గేది సువహాగే లోకే ప్రతి ప్రత్యస్థాపయన్ అస్థాపయన్ పరై పరై పరస్తాద్ పురస్తాద్వై పర్యగృహన్ గృహన్ పృష్టై పృష్టైరుపావారోహన్ ఉపావారోహన్ సహ ఉపావారోహన్నిత్యుపా అవారోహన్ స వై వా అసౌ అసావాదిత్య ఆదిత్యోమస్మిన్ అముష్మిల్లోకే లోకే పరై పరైరుభయ ఉభయత పరిగృహీత పరిగృహీతో పరిగృహీతరి పరిగృహీత యత్పృష్టాని పృష్టాని భవంతి భవంతి సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవతై తైర్లోకం లోకం యజమానా యజమానాయంతి ఇంది పరై పరైరవస్థాద్ అవస్థాద్పరి పరిగృహంతి గృహంతి దివాగీర్త్యేన దివాగీర్త్యేన సువర్గే దివాగీర్త్యేనేతి దివాగీర్త్యేన స్వర్గే లోకే స్వర్గైతి సువహాగే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంది పరై పరై పరస్తాద్ పరస్తాద్పరి పరిగృహంది గృహంది పృష్టై పృష్టైరుపావరోహంది ఉపావరోహంది యత్ ఉపావరోహందేవరోహంది యత్పరే పరే పరస్తాద్ పరస్తాన్న నస్యుః స్యుః పరాంచ పరాంచ సువర్గాద్ సువర్గాల్లోకాద్ సువర్గాది సువహాగాద్ లోకాన్ని నిష్పద్యేరన్ పద్యేరమైరవస్థాద్ అవస్థాన్న మనస్సు స్యుః ప్రజా ప్రజాని ప్రజా ఇది ప్రజా నిర్దహేయు దహేయురభిద అభిదో దివాగీర్త్యం దివాగీర్త్యం పరస్వామాన దివాగీర్త్యమిది దివాగీర్త్యం పరస్వామానో భవంది పరస్వామాన ఇది పర సామాన భవంతి సువర్గే సువర్గ ఏవ సువర్గ ఇది సువహాగే ఏవైనాన్ ఏనాం లోకే లోక ఉభయద ఉభయదపరి పరి గృహంది గృహంది యజమానా యజమానా వై వై దివాకీర్త్యం దివాకీర్త్యకం సంవత్సర దివాకీర్త్యమితి దివాకీర్త్యం సంవత్సర పరస్సామాన సంవత్సర ఇది సంవత్సర పరస్సామానోభిద పరస్సామాన ఇది పర సామాన అభితో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామాన దివాకీర్త్యమితి దివాకీర్త్యం పరస్సామానో భవంతి పరస్సామాన ఇది పర సామాన భవంతి సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవోభయద ఉభయదస్పతి ప్రతిష్టంది ఇష్టంది పృష్టం పృష్టం వై వై దివాకీర్త్యం దివాకీర్త్యం పార్శ్వే దివాకీర్త్యమితి దివాకీర్త్యం పార్శ్వే పరస్సామాన పార్శ్వే ఇది పార్శ్వే పరస్సామానోభిద పరస్సామాన ఇది పర సామాన అభితో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామాన దివాకీర్త్యమితి దివాకీర్త్యం పరస్సామానో భవంతి పరస్సామాన ఇది పర సామాన భవంతి తస్మాద్ తస్మాదభిద అభిద పృష్టం పృష్టం పార్శ్వే పార్శ్వే భూయిష్టా పార్శ్వే ఇది పార్శ్వే భూయిష్టాగ్రహా గ్రహా దృశ్యందే దృశ్యందే భూయిష్టం భూయిష్టకం శస్యతే శస్యతే యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవతత్ తన్మధ్యద మధ్యతో గ్రంథిం గ్రంథిం గ్రంథనంది గ్రంథనంది అవిస్రగుంసాయ అవిస్రగుంసాయ సప్త అవిస్రగుంసాయేద్యవిస్రగుంసాయ సప్త దృశ్యందే దృశ్యందే సప్త సప్త వై వై శీర్షణ్యా ప్రాణా ప్రాణాస్ప్రాణాన్ ప్రాణాది ప్రాణా ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవజమానేషు యజమానేషు దధతి దధతి యత్ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాని భవంతి భవంత్యమం అమమేవ ఏవతై తైర్లోకం లోకమభ్యారోహంది అభ్యారోహంది యత్ అభ్యారోహంతేర్తిభి ఆరోహంది యదిమం ఇమం లోకం లోకన్న న ప్రత్యవరోహేయు ప్రత్యవరోహేయుర్ ప్రత్యవరోహేయుర్తి ప్రతి అవరోహేయు ఉద్వా వామాద్యేయు మాద్యేయుర్యజమానా యజమానా ప్రవాహ వామీయేరన్ మీయేరనైర్ప్రతీచీనాని ప్రతీచీనాని పృష్టాని పృష్టాని భవంతి భవంతీమం ఇమమేవ ఏవై తైర్లోకం లోకం ప్రత్యవరోహంది ప్రత్యవరోహంది అథో ప్రత్యవరోహంతేది ప్రతి అవరోహంది అథో అస్మిన్ అథో ఇత్యథో అస్మిన్నేవ ఏవోకే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంది అనున్మాదాయ అనున్మాదాయేంద్ర అనున్మాదాయేద్రమాదాయ ఇంద్రో వై వా అప్రతిష్ఠిత అప్రతిష్ఠిత ఆసీత్ అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత ఆసీత్ సహ స ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతి ఉపాధావత్ ధావత్తస్మై తస్మా ఏతం ఏతమేకవింశతిరాత్రం ఏకవింశతిరాత్రం ప్ర ఏకవింశతిరాత్రమిత్యేకవింశతిరాత్రం ప్రాయచ్చత్ అయచ్చత్తం తమా ఆహరత్ అహరత్తేన ఏనాయజత అయజత అతో వై వై సహ స ప్రతి ప్రత్యతిష్టత్ అతిష్టజ్యే ఏ బహుయాజిన బహుయాజినప్రతిష్ఠితా బహుయాజినైతి బహుయాజిన అప్రతిష్ఠితా స్యు అప్రతిష్ఠితాప్రతిష్ఠితా స్యుస్తే తదేకవింశతిరాత్రం ఏకవింశతిరాత్రమాసీరన్ ఏకవింశతిరాత్రమిత్యేకవింశతిరాత్రం ఆసీరం ద్వాదశ ద్వాదశమాసాః మాసాః పంచ పంచర్తవః ఋషవస్త్రయః త్రయమే ఇమే లోకాః లోకా అసౌ అసావాదిత్యః ఆదిత్యేకవివంశః ఏకవివంశ ఏతావంతః ఏకవివంశ ఇత్యేకాదివంశః ఏతావంతో వై దేవలోకాః దేవలోకాస్తేషు దేవలోకా ఇతి దేవలోకాః తేష్వేవ ఏవ యథాపూర్వం యథాపూర్వం ప్రతి యథాపూర్వమితి యథాపూర్వం ప్రతి తిష్టంతి తిష్టంత్యసౌ అసావాదిత్యః ఆదిత్యోన నవి వ్యరోచత అరోచత సహ స ప్రజాపతిం ప్రజాపతిమప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావత్ అధావత్తస్మై తస్మాదేతం ఏతమేకవింశతిరాత్రం ఏకవింశతిరాత్రం ర ఏకవింశతిరాత్రమిత్యేకవింశతిరాత్రం ప్రాయచ్చత్ అయచ్చత్తం తమా ఆహరత్ అహరత్తేన ఏనాయత అయజత తత తతో వై వై సహ సో అరోచత అరోచత ఏం విద్వాగుంస విద్వాగుంస ఏకవింశతిరాత్రం ఏకవింశతిరాత్రమాసతే ఏకవింశతిరాత్రమిత్యేకవింశతిరాత్రం ఆసతే రోచందే రోచందేవ ఏకవింశతిరాత్ర ఏకవింశతిరాత్రోభవతి ఏకవింశతిరాత్రైత్యేకవింశతిరాత్ర భవతి ఋక్ ఋగ్వై వా ఏకవింశః ఏకవింశో ఋచం ఏకవింశ ఇత్యేకవింశః ఋచమేవ ఏవ గచ్చంతి గచ్చంతిథో అథో అప్రతిష్టాం అథో ఇత్యథో ప్రతిష్టామేవ ప్రతిష్టామిది ప్రతిష్టాం ఏవ ప్రతిష్టా ప్రతిష్టా హి ప్రతిష్టేతి ప్రతిష్టా ఏకవింశః ఏకవింశోతిరాత్రౌ ఏకవింశ ఇత్యేకవింశః అతిరాత్రమభి అతిరాత్రమిద్యతి రాత్రౌ అభితో భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్ పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్ బ్రహ్మవర్చసస్ పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై అర్వాణ్యజ్ఞ యజ్ఞ సంక్రామదు రామత్వముష్మాత్ అముష్మాదధి అధిమాం మామభి అభీత్యభిషీణాయ్య యపురోహిత పురోహిత ఇది పురహాహి నిర్దేవం నిర్వీరం నిర్దేవమితి దేవం నిర్వీరం కృత్వా నిర్వీరమితి వీరం కృత్వా విష్కంధం విష్కంధం తస్మిన్ విష్కంధమితి స్కంధం తస్మిన్ హీయతాం హీయతాయ యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్టి శరీరం యజ్ఞశమలం యజ్ఞశమలం కుసీదం యజ్ఞశమలమిది యజ్ఞశమలం కుసీదం తస్మిన్ తస్మిన్ శీలదు శీలదు యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్టి యజ్ఞయజ్ఞస్య యజ్ఞస్యేజ తేజస్తేన తేజసం సంక్రామ క్రామమాం మామభి అభీత్యభి బ్రాహ్మణా ఋత్విజ ఋత్విజో దేవాన్ దేవాన్ యజ్ఞస్య యజ్ఞస్య తపసా తపసా తే తే సవ సవాహం ఆహమా ఆహువే హువ ఇది హువే ఇష్టేన పక్వం పక్వముప ఉపదే తే హువే హువే సవ సవాహం అహమిత్యహం సంతే హే వృంజే వృంజే సుకృతం సుకృతగుంసం సుకృతమిది సుకృతం సంప్రజా ప్రజా పశూన్ ప్రజామిది ప్రాజా పశూనిది పశూన్ రైషాన్ సామిధేనీ రైషానిది ప్రాయేషాన్ సామిధేనీరాఘారౌ సామిధేనీరిది సాధేనీ ఆఘారావాజ్యభాగౌ ఆఘారావిద్యాఘారౌ ఆజ్యభాగావాశ్రుతం ఆజ్యభాగా విద్యాజ్యాభాగౌ ఆశ్రుతం ప్రత్యాశ్రుతం ఆశ్రుతమిత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమా ప్రత్యాశ్రుతమిది ప్రతి ఆశ్రుతం ఆశృణామి శృణామి తే తరితి ప్రయాజానో యాజాన్ శిష్టకృతం ప్రయాజానో యాజానిది ప్రయాజా అనుయాజాన్ శిష్టకృతమిడా శిష్టకృతమిది శిష్టాకృతం ఇడామాశిష ఆశిష ఆశిష ఇత్యాశిష ఆవృంజే వృంజే శువ సువరితి శువ అగ్నినేంద్రేణ ఇంద్రేణ సోమేన సోమేన సరస్వత్యా సరస్వత్యా విష్ణునా విష్ణునా దేవతాభిః దేవతాభిరిచి దేవతాభిః యాజ్యానువాక్యాభ్యాముప యాజ్యానువాక్యాభ్యామిది యాజ్యానువాక్యాభ్యాం ఉపతే హే హువే హువే సవ సవాహం అహం యజ్ఞం యజ్ఞమా ఆదే తదేతే తే వషట్కృతం వషట్కృతమిది వషట్కృతం సృతగం శస్త్రం శస్త్రం ప్రతికరం ప్రతికరం గ్రహం ప్రతికరమిది ప్రతికరం గ్రహమిడా ఇడామాశిష ఆశిష ఆశిష ఇత్యాశిష ఆవృంజే వృంజే శువ సువరిజి శువ పత్నీ సంయాజానుప పత్నీ సంయాజాది పత్నీ సంయాజాన్ ఉపతే తే హువే సవ సవాహం అహకం సమిష్టయజు సమిష్టయజురా సమిష్టయజురి సమిష్టయజు ఆదే దే తవ తవేది తవ పశోన్ సుతం సుతం ప్రోడాశాన్ ప్రోడాశాన్ సవనాని సవనాన్యా ఓత ఉత యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం దేవాన్ సేంద్రాన్ సేంద్రానుప సేంద్రాది సా ఇంద్రాన్ ఉపతే రే హువే హువే సవ సవాహం అహమగ్నిముఖాన్ అగ్నిముఖాన్ సోమవద అగ్నిముఖానిముఖాన్ సోమవతోయే సోమవతైతి సోమావత ఏ విశ్వే విశ్వ ఇది విశ్వే భూతం భవ్యం భవ్యం భవిష్యత్ భవిష్యద్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమరుగ ఋక్సామ సామయజు యజుర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమో గాయత్రీ గాయత్రీ త్రిష్టుప త్రిష్టుజగతి జగతి వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ పృథివీ పృథివ్యంతరిక్షం అంతరిక్షం ద్యో జ్యోర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమోగ్ని అగ్నిర్వాయు వాయుసూర్య సూర్యోవషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ ప్రాణ ప్రాణో వ్యాన ప్రాణమిది ప్రాణ వ్యానోపాన వ్యానమిది వీయన అపానో వషట్ అపానైత్యపాన వషట్ స్వాహా స్వాహా నమ నమోన్నం అన్నం కృషి కృషిర్వృష్టి వృష్టిర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ పితా పితా పుత్ర పుత్ర పౌత్ర పౌత్రో వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమో భూ భూర్భువ భువస్సువ సువర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ ఇది నమ ఆ మే మే గృహా గృహాభవంతు భవంత్వా ఆ ప్రజా ప్రజా మే ప్రజేది ప్రజా మా ఆ మా మా యజ్ఞ యజ్ఞో విశదు విశదు వీర్యావాన్ వీర్యావాది వీర్యావాన్ ఆపో దేవీ దేవీర్యజ్ఞయా యజ్ఞయా మా ఆవిశంతు విశంతు సహస్రస్య సహస్రస్య మా భూమా భూమా మా ప్రహాసీద్ హాసీది హాసీద్ ఆ మే మే గ్రహ రహోభవతు భవద్వా ఆ పురోరుగ్ పురోరుక్ స్తుతశస్త్రే పురోరుగిది పురహరుగ్ స్తుతశస్త్రే మా స్తుతశస్త్రే స్తుతశస్త్రే మా ఆవిశతాం విశతాగం సమీచీ సమీచీది సమీచీ ఆదిత్యా రుద్రా రుద్రావసవ వసవో మే మే సదస్యా సదస్యా సహస్రస్య సహస్రస్య మా భూమా భూమా మా ప్రహాసీత్ హాసీది హాసీత్ ఆ మా అగ్నిష్టోమ అగ్నిష్టోమో విశదు అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ విశదోక్త్య ఉపక్త్య చామిరాత్ర అధిరాత్రో మా అధిరాత్ర ఇత్యరాత్ర మా ఆవిశతు విశత్వాషర్వర ఆపిశర్వర ఇలాపిశర్వర యరో అన్హియా మా యరో అన్హియా ఇది గరహ అన్హియా మా సుహృతా సుహృతా సుహృతారి సుహృతా ఆవిశంతు విశంతు సహస్రస్య సహస్రస్య మా భూమా భూమా మా ప్రహాసీద్ హాసీదితి హాసీద్ అగ్నినా తప తపోను అన్వభవత్ అభవద్వాచ వాచా బ్రహ్మ బ్రహ్మమణినా మణినా రూపాణి రూపాణీంద్రేణ ఇంద్రేణ దేవాన్ దేవాన్ వాతేన వాతేన ప్రాణాన్ ప్రాణాన్ సూర్యేణ ప్రాణాని ప్రాణాన్ సూర్యేణ్యాం యాన్ చంద్రమస చంద్రమస నక్షత్రాణి నక్షత్రాణి యమేన యమేన పితృన్ పితృన్ రాజ్ఞా రాజ్ఞా మనుష్యాన్ మనుష్యాన్ ఫలేన ఫలేన నాదేజాన్ నాదేజాన్ జగరేణ అజగరేణ సర్పాన్ సర్పాన్ వ్యాఘ్రేణ వ్యాఘ్రేణారణ్యాన్ ఆరణ్యాన్ పశూన్ పశూన్ శ్యేన శ్యేన పదత్రిణ పదత్రిణో వృష్ణాన వృష్ణాశ్వాన్ అశ్వాన్ వృషభేణ వృషభేణ గా గా వస్తేన వస్తేనాజా రజా వృష్ణినా వృష్ణినావీ అవీర్వ్రీహిణా వ్రీహిణాన్నాని అన్నాని యవేన యవేనౌషధీ ఔషధీర్న్యగ్రోధేన నిగ్రోధేణ వనస్పతీన్ వనస్పతీన్ ఉదంబరేణ ఉదంబరేణోర్జం ఊర్జం గాయత్ర్యా గాయత్ర్యా ఛందాగుంసి ఛందాగుంసి త్రివృతా త్రివృతా స్తోమాన్ త్రివృతేత్రివృతా స్తోమాన్ బ్రాహ్మణేన బ్రాహ్మణేన వాచం వాచమిది వాచం స్వాహాధిం ఆధిమాధీతాయ ఆధిమిత్యాధిం ఆధీతాయ స్వాహా ఆధీతాయేత్యాధీతాయ స్వాహా స్వాహా స్వాహాధీతం ఆధీతం మనసే ఆధీతమిత్యాధీత నమే స్వాహ స్వాహ స్వాహ స్వాహ మన మన ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ కాయ కాయ స్వాహ స్వాహ కస్మై కస్మై స్వాహ స్వాహ కథమస్మై కథమస్మై స్వాహ స్వాహరిత్యై అరిత్యై స్వాహ స్వాహరిత్యై అరిత్యై మహ్యై మహ్యై స్వాహ స్వాహరిత్యై అరిత్యై సమృడీకాయై సమృడీకాయై స్వాహ సమృడీకాయా ఇది సమృడీకాయై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై సరస్వత్యై బృహత్యై బృహత్యై స్వాహ స్వాహ సరస్వత్యై సరస్వత్యై పావకాయై పావకాయై స్వాహ స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే పూష్ణే ప్రవృత్యాయ ప్రవృత్యాయ స్వాహ ప్రవృత్యాయేది ప్రవృత్యాయ స్వాహ పూష్ణే పూష్ణే నరంధిషాయ నరంధిషాయ స్వాహ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే తురీపాయ తురీపాయ స్వాహ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే పురూపాయ పురూపాయ స్వాహ పురూపాయేది పురూపాయ స్వాహ విష్ణవే విష్ణవే స్వాహ స్వాహ విష్ణవే విష్ణవే నిఖుర్యపాయ నిఖుర్యపాయ స్వాహ నిఖుర్యపాయేతి నిఖుర్యాపాయ స్వాహ విష్ణవే విష్ణవే నిభూయపాయ నిభూయపాయ స్వాహ నిభూయపాయేతి నిభూయాపాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ దభ్యస్వాహ దభ్యేతి దభ్య స్వాహ హనోభ్యాం హనోభ్యాయ స్వాహ హనోభ్యామిది హనోభ్యాం స్వాహోష్ఠాభ్యాం ఓష్ఠాభ్యాయ స్వాహ స్వాహ ముఖాయ ముఖాయ స్వాహ స్వాహ నాసికాభ్యాం నాసికాభ్యాయ స్వాహ స్వాహాక్షేభ్యాం వక్షేభ్యాయ స్వాహ స్వాహ కర్ణాభ్యాం కర్ణాభ్యాయ స్వాహ స్వాహ పారే పార ఇక్షవ ఇక్షవో వార్యేభ్య వార్యేభ్య పక్ష్మభ్య పక్ష్మభ్య స్వాహ పక్ష్మభ్యేది పక్ష్మాభ్య స్వాహ వారే అవార ఇక్షవ ఇక్షవ పార్యేభ్య పార్యేభ్య పక్ష్మభ్య పక్ష్మభ్య స్వాహ పక్ష్మభ్యేది పక్ష్మాభ్య స్వాహ శీర్ష్ణే శీర్ష్ణే స్వాహ స్వాహ భ్రోభ్యాం భ్రోభ్యాగ స్వాహ స్వాహ లలాటాయ లలాటాయ స్వాహ స్వాహ మూర్ధ్నే మూర్ధ్నే స్వాహ స్వాహ మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహ స్వాహ కేశేభ్య కేశేభ్య స్వాహ స్వాహ వహాయ వహాయ స్వాహ స్వాహ గ్రీవాభ్య గ్రీవాభ్య స్వాహ స్వాహ స్కంధేభ్య స్కంధేభ్య స్వాహ స్వాహ కీకసాభ్య కీకసాభ్య స్వాహ స్వాహ పృష్టిభ్య పృష్టేభ్య స్వాహ పృష్టిభ్యేది పృష్టిభ్య స్వాహ పాదస్యాయ పాదస్యాయ స్వాహ స్వాహ పార్శ్వాభ్యాం పార్శ్వాభ్యాయ స్వాహ స్వాహ గుంసాభ్యాం అగుంసాభ్యాయ స్వాహ స్వాహ దోషభ్యాం దోషభ్యాయ స్వాహ దోషభ్యామిది దోషాభ్యాం స్వాహ బాహుభ్యాం బాహుభ్యాయ స్వాహ బాహుభ్యామిది బాహోభ్యాం స్వాహ గంఘాభ్యాం గంఘాభ్యాయ స్వాహ స్వాహ శ్రోణీభ్యాం శ్రోణీభ్యాయ స్వాహ శ్రోణీభ్యామిది శ్రోణీభ్యాం స్వాహోరుభ్యాం ఓరుభ్యాయ స్వాహ ఓరుభ్యామిోరుభ్యాం స్వాహ అష్టేవద్భ్యాం అష్టేవద్భ్యాయ స్వాహ అష్టేవద్భ్యామిత్యష్టేవదేభ్యాం స్వాహ గంఘాభ్యాం గంఘాభ్యాయ స్వాహ స్వాహ భుజదే భుజదే స్వాహ స్వాహ శిఖండేభ్య శిఖండేభ్య స్వాహ స్వాహ బాలధానాయ బాలధానాయ స్వాహ బాలధానాయేతి బాలధానాయ స్వాహ అండాభ్యాం అండాభ్యాయ స్వాహ స్వాహ శేపాయ శేపాయ స్వాహ స్వాహ రేతసే రేతసే స్వాహ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ప్రజాభ్యేది ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజననాయేతి ప్రజననాయ స్వాహ పద్య పద్య స్వాహ పద్యేతి పదేభ్య స్వాహ శఫేభ్య శఫేభ్య స్వాహ స్వాహ లోమభ్య లోమభ్య స్వాహ లోమభ్యేతి లోమాభ్య స్వాహ పదే పదే స్వాహ స్వాహ లోహితాయ లోహితాయ స్వాహ స్వాహ మాగుంసాయ మాగుంసాయ స్వాహ స్వాహ స్నావభ్య స్నావభ్య స్వాహ స్నావభ్యేతి స్నావాభ్య స్వాహ అస్థభ్య అస్థభ్య స్వాహ అస్థభ్యేత్యస్థాభ్య స్వాహ మజ్జభ్య మజ్జభ్య స్వాహ మజ్జభ్యేతి మజ్జాభ్య స్వాహ అంగేభ్య అంగేభ్య స్వాహ స్వాహాత్మనే ఆత్మనే స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ అంజేతాయ స్వాహ అంజేతాయేత్యంజీయేతాయ సాహాంజిషక్తాయ అంజుషక్తాయ స్వాహ అంజుషక్తాయేత్యంజీషక్తాయ సాహ శిటిపదే శిటిపదే స్వాహ శిటిపదైతి శిటిపదే సాహ శిటికగుదే శిటికగుదే స్వాహ శిటికగుదై శిటికగుదే సాహ శిటిరంధాయ శిటిరంధాయ స్వాహ శిటిరంధాయేతి శిటిరంధాయ సాహ శిటిపృష్టాయ శ్రీపృష్టాయ స్వాహ శ్రీపృష్టాయేతి శ్రీపృష్టాయ సాహ శిత్యగుంసాయ శిత్యగుంసాయ స్వాహ శిత్యగుంసాయేతి శిఖీరగుంసాయ సాహ పుష్పకర్ణాయ పుష్పకర్ణాయ స్వాహ పుష్పకర్ణాయేతి పుష్పాకర్ణాయ సాహ శిత్యోష్ఠాయ శిత్యోష్ఠాయ స్వాహ శిత్యోష్ఠాయేతి శిఖీరోష్ఠాయ సాహ శిఖిభ్రవే శిఖిభ్రవే స్వాహ శిఖిభ్రవైతి శిఖీభ్రవే సాహ శిఖిభసదే శిఖిభసదే స్వాహ శిఖిభసదైతి శిఖీభసదే సాహ శ్వేతానూకాశాయ శ్వేతానూకాశాయ స్వాహ శ్వేతానూకాశాయేతి శ్వేత అనూకాశాయ సాహాంజే అంజయే స్వాహ సాహ నలామాయ నలామాయ స్వాహ స్వాహసిలగ్నవే అసిలగ్నవే స్వాహ అసిలగ్నవైతిలగ్నవే స్వాహ కృష్ణైతాయ కృష్ణైతాయ స్వాహ కృష్ణైతాయేతి కృష్ణాయేతాయ స్వాహ రోహితైతాయ రోహితైతాయ స్వాహ రోహితైతాయేతి రోహితాయేతాయ సాహ అరుణైతాయ అరుణైతాయ స్వాహ అరుణైతాయేత్యరుణాయేతాయ సా హేదృశాయ ఈదృశాయ స్వాహ స్వాహ కీదృశాయ కీదృశాయ స్వాహ సాహ తాదృశాయ తాదృశాయ స్వాహ సాహ సదృశాయ సదృశాయ స్వాహ సాహ విసదృశాయ విసదృశాయ స్వాహ విసదృశాయేతి సదృశాయ సాహ ససదృశాయ ససదృశాయ స్వాహ ససదృశాయే విసు సదృశాయ స్వాహ రూపాయ రూపాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ కృష్ణాయ స్వాహ స్వాహ శ్వేతాయ శ్వేతాయ స్వాహ స్వాహ పిషంగాయ పిషంగాయ స్వాహ స్వాహ సారంగాయ సారంగాయ స్వాహ స్వాహ అరుణాయ అరుణాయ స్వాహ స్వాహ గౌరాయ గౌరాయ స్వాహ స్వాహ వభ్రవే వభ్రవే స్వాహ స్వాహ నకులాయ నకులాయ స్వాహ స్వాహ రోహితాయ రోహితాయ స్వాహ స్వాహ శోణాయ శోణాయ స్వాహ స్వాహ శ్యామాయ శ్యామాయ స్వాహ స్వాహ శ్యామాయ శ్యామాయ స్వాహ స్వాహ వాకలాయ వాకలాయ స్వాహ స్వాహ సురూపాయ సురూపాయ స్వాహ సురూపాయేతి సురూపాయ స్వాహ అనురూపాయ అనురూపాయ స్వాహ అనురూపాయేద్వినూరూపాయ స్వాహ విరూపాయ విరూపాయ స్వాహ విరూపాయేద్విరూపాయ స్వాహ సరూపాయ సరూపాయ స్వాహ సరూపాయేతి సారూపాయ స్వాహ ప్రతిరూపాయ ప్రతిరూపాయ స్వాహ ప్రతిరూపాయేతి ప్రతిరూపాయ స్వాహ శబలాయ శబలాయ స్వాహ స్వాహ కమలాయ కమలాయ స్వాహ స్వాహ వృష్ణయే వృష్ణయే స్వాహ స్వాహ వృష్ణిసక్తాయ వృష్ణిసక్తాయ స్వాహ వృష్ణిసక్తాయేతి వృష్ణిసక్తాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ ఓషధేభ్య స్వాహ ఓషధేభ్యేత్యోషేభ్య స్వాహ మూలేభ్య మూలేభ్య స్వాహ స్వాహ తూలేభ్య తూలేభ్య స్వాహ స్వాహ కాండేభ్య కాండేభ్య స్వాహ స్వాహ వలుషేభ్య వలుషేభ్య స్వాహ స్వాహ పుష్పేభ్య పుష్పేభ్య స్వాహ స్వాహ ఫలేభ్య ఫలేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య అగృహీతేభ్య స్వాహ స్వాహ అవపన్నేభ్య అవపన్నేభ్య స్వాహ అవపన్నేభ్యేత్యవపన్నేభ్య స్వాహ శయానేభ్య శయానేభ్య స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ వనస్పతిభ్య స్వాహ వనస్పతిభ్యైతి వనస్పతిభ్య స్వాహ మూలేభ్య మూలేభ్య స్వాహ స్వాహ తూలేభ్య తూలేభ్య స్వాహ స్వాహ స్కంధోభ్య స్కంధోభ్య స్వాహ స్కంధోభ్యైతి స్కంధభ్య స్వాహ శాఖాభ్య శాఖాభ్య స్వాహ స్వాహ పర్ణేభ్య పర్ణేభ్య స్వాహ స్వాహ పుష్పేభ్య పుష్పేభ్య స్వాహ స్వాహ ఫలేభ్య ఫలేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య గృహీతేభ్య స్వాహ స్వాహ గృహీతేభ్య అగృహీతేభ్య స్వాహ స్వాహ అవపన్నేభ్య అవపన్నేభ్య స్వాహ అవపన్నేభ్యవపన్నేభ్య స్వాహ శయానేభ్య శయానేభ్య స్వాహ స్వాహ శిష్టాయ శిష్టాయ స్వాహ స్వాహ అతిశిష్టాయ అతిశిష్టాయ స్వాహ అతిశిష్టాయేద్యతిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ పరిశిష్టాయ స్వాహ పరిశిష్టాయేతి పరిశిష్టాయ స్వాహ సకంశిష్టాయ సకంశిష్టాయ స్వాహ సకంశిష్టాయేతి సంశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ ఉచ్ఛిష్టాయ స్వాహ ఉచ్ఛిష్టాయేతి దశిష్టాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ అరిక్తాయ స్వాహ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ ప్రరిక్తాయే నిద్రాక్తాయ స్వాహ సకంరిక్తాయ సకంరిక్తాయ స్వాహ సకంరిక్తాయే ఘం రిక్తాయ స్వాహోద్రిక్తాయ రుద్రిక్తాయ స్వాహ రుద్రిక్తాయే జ్యుతోరిక్తాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ ఓ సప్తమకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.